بسم الله الرحمن الرحيم والمرسلات عرفا فالعاصفات عصفا والناشرات نشرا فالفارقات فرقا فالملقيات ذكرا عذرا أو نذرا إنما توعدون لواقع అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఒకదాని తరువాత ఒకటి వరుసగా పంపబడే గాలులు సాక్షిగా, అవి తుఫాను వేగంతో వీస్తాయి, మేఘాలను లేపి వ్యాపింపజేస్తాయి, తరువాత వాటిని చీల్చి వేరు చేస్తాయి. అటుపై హృదయాలలో దేవుని జ్ఞాపకాన్ని జనింపజేస్తాయి. సాకుగా కాని లేదా హెచ్చరికగా కాని ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతోందో అది తప్పనిసరిగా జరగవలసి ఉన్నది. وإذا الرسل أقتت لأي يوم أجلت ليوم الفصل وما أدراك ما يوم الفصل ويل يومئذ للمكذبين ఎప్పుడైతే నక్షత్రాల కాంతి మందగిస్తుందో, ఆకాశం చీల్చివేయబడుతుందో, పర్వతాలు తుత్తునియలుగా చేయబడతాయో, దైవ ప్రవక్తలు హాజరయ్యే సమయం వస్తుందో, ఆ రోజున అది సంభవిస్తుంది. ఏ రోజుకై ఈ పనులన్నీ ఆపి ఉంచబడ్డాయి? తీర్పు దినానికై. ఆ తీర్పు దినమంటే ఏమిటో నీకేమి తెలుసు? ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది. ثم نتبعهم الآخرين كذلك نفعل بالمجرمين ويل يومئذ للمكذبين మేము పూర్వీకులను నాశనం చేయలేదా? తరువాత మేము రాబో వారిని కూడా వారి వెనుకనే పంపుతాము. నేరస్థుల పట్ల మేము ఇలానే వ్యవహరిస్తూ ఉంటాము. సత్య తిరస్కారులకు ఆ రోజున వినాశం కలుగుతుంది. అలం నఖ్లుక్కుం మిన్ మాఇన్ మహీన్ ఫజఅల్నాహు ఫీ ఖరారిన్ మకీన్ ఇలా ఖదరిన్ మఅలూమ్ ఫఖదర్నా ఫనిఅల్ ఖాదిరూన్ వైలున్ యౌమఇజిల్ లిల్ ముకజ్జిబీన్ మేము తుచ్ఛమైన నీటితో మిమ్మల్ని పుట్టించలేదా? ఒక నిర్ణీత కాలం వరకు దానిని ఒక సురక్షిత ప్రదేశములో నిలిపి ఉంచలేదా? చూడండి, మేము దీనిని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము, కనుక మేము ఎంతో గొప్ప శక్తి సామర్థ్యాలు కలవారము. సత్య తిరస్కారులకు ఆ రోజున వినాశం కలుగుతుంది. أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا أَحْيَاءً وَأَمْوَاتًا وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ بُومِنِ مَيْنُ جِيُولَنُ نِرْجِيُولَنُ సమీకరించే స్థానంగా చేయలేదా? అందులో ఎత్తైన పర్వతాలను అమర్చలేదా? మీకు త్రాగటానికి మంచినీరు ప్రసాదించలేదా? ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది. لا ظليل ولا يغني من اللهب إنها ترمي بشرر كالقصر كأنه جمالة صفر ويل يومئذ للمكذبين ఇక పదండి, మీరు తిరస్కరిస్తూ ఉండిన దానివైపునకే నడవండి. మూడు శాఖలుగా చీలిపోయే నీలవైపునకు. అది చల్లదనాన్ని ఇచ్చేదీ కాదు, అగ్ని బారి నుండి రక్షించేదీ కాదు. ఆ అగ్ని మేడల వంటి పెద్ద పెద్ద రవ్వలను విసురుతుంది. ఆ రవ్వలు ఎగురుతూ పసుపు పచ్చని ఒంటెల వలె కనిపిస్తాయి. ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది. ولا يؤذن لهم فيعتذرون ويل يومئذ للمكذبين వారు ఏమీ మాట్లాడలేని రోజు వారికి సాకులు చెప్పుకునే అవకాశము సైతం ఇవ్వబడని రోజు ఇదే. ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది. هذا يوم الفصل جمعناكم والأولين فإن كان لكم كيد فكيدون ويل يومئذ للمكذبين ఇది తీర్పు దినం. మేము మిమ్మల్ని మీకు పూర్వం గతించిన వారిని సమావేశపరిచాము. ఇప్పుడు మీరు గనుక నాకు వ్యతిరేకంగా ఏదైనా పన్నాగం పన్నగలిగితే పన్ని చూడండి. ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది. إِنَّا كَذَلِكَ نَجِزِي الْمُحْسِنِينَ وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ దైవ భీతి కలవారు ఈ రోజున నీడల క్రింద సెలయేళ్ల మధ్య ఉన్నారు. వారు ఏ పండ్లు కోరినా అవి వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి. హాయిగా తినండి, త్రాగండి మీరు చేస్తూ ఉండిన కర్మలకు ప్రతిఫలంగా. మేము సజ్జనులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తూ ఉంటాము. ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది. ويل يومئذ للمكذبين فبأي حديث بعده يؤمنون కొన్నాళ్ల పాటు హాయిగా తినండి, సుఖంగా అనుభవించండి. నిజానికి మీరు అపరాధులు. ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది. వారితో అల్లా ముందు తలవంచండి అని అన్నప్పుడు వారు తల వంచరు. ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది. ఇక ఖురాను తరువాత మరొక విషయం ఏముంటుంది వారు విశ్వసించటానికి?